ఎక్కడో ఎప్పుడో చూశాను నిన్ను, అందుకే నీ మీద వేశాను కన్ను. ఎక్కడో ఎప్పుడో చూశాను నిన్ను, అందుకే నీ మీద వేశాను కన్ను. నీ వయసు పాల వెన్ను దానికి చూపిస్త దారి తెన్ను, దారి తెన్ను. ఒక్కసారి కొట్టాలి అనుకున్న కన్ను, ఇక్కడే ఇప్పుడే చూశాను నిన్ను. ఒక్కసారి కొట్టాలి అనుకున్న కన్ను, ఎందుకని అడగమాకు అలవాటైపోయింది నా కళ్ళకు, నా కళ్ళకు. ఎక్కడు ఎప్పుడు చూశాను నిన్ను, ఒక్కసారి కొట్టాలి అనుకున్న కన్ను. మూతి ముడిచి కూర్చుంటే చూడలేను, నువ్వు మూగ నోము పట్టితే ఆగలేను. కళ్ళతో చెప్పేది నోటితో అంటే ముత్యాలు రాలునా, ముద్దుకే కురియుందా. ఒంటి మీద చెయ్యేస్తే ఒప్పుకోను, మళ్ళీ ఒంటరిగా ఉండమంటే ఓపలేను. ఒంటి మీద చెయ్యేస్తే ఒప్పుకోను, మళ్ళీ ఒంటరిగా ఉండమంటే ఓపలేను. ఏయ్ అంటే అంటకుండా ఏమైనా చేసుకో, అంటించుకుంటే నువ్వు అంత దొరకవు చూసుకో. ఎక్కడు ఎప్పుడు చూశాను నిన్ను, ఒక్కసారి కొట్టాలి అనుకున్న కన్ను. పెదవి మీద మచ్చ నీకు ఎంత అందము, నా పెదవి కది హత్తుకుంటే ఎంత మధురము. మచ్చలేని పెదవి మీకు నచ్చకుంటే నన్ను మెచ్చుకునే మగాళ్ళు పిచ్చోళ్ళా తెలుసుకో. కిలిగింతలు పెట్టినా నవ్వు నాపుకుంటావు, గిల్లి కచ్చాకు లాగితే కోపం వచ్చి తిట్టవా. పట్టు దొరికినప్పుడు తిట్టైనా తీయనా. ఎక్కడు ఎప్పుడు చూశాను నిన్ను, అందుకే నీ మీద వేశాను కన్ను. నీ వయసు పాల వెన్ను దానికి చూపిస్తా దారి తెన్ను, దారి తెన్ను. ఇక్కడే ఇప్పుడే చూశాను నిన్ను, ఒక్కసారి కొట్టాలి అనుకున్న కన్ను. ఎందుకని అడగమాకు అలవాటైపోయింది నా కళ్ళకు, నా కళ్ళ.